అత తైత్రీయ ఆరణ్య ప్రథమ ప్రశ్న ప్రారంభ. భద్రం దధాతు ఓం శాంతి శాంతి శాంతిః. భద్రం కర్ణే విశృణుయామ దేవాః, భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః. స్థిరైరంగైస్తువాగుంసస్తనూభిః యశేమ దేవహి కల్యదాయుః. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః, స్వస్తి న పూషా విశ్వవేదాః. స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టమేమిః. స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఆపమాపామపః సర్వాః అస్మాదస్మాదితోముతః. అగ్నిర్వాయుశ్చ సూర్యశ్చ సహసం చస్కరర్భిజా. వాయువశ్వారశ్మిపతయః. మరీచ్యాత్మానో అద్రుహః. దేవేర్భువనసోవరీ పుత్రమత్వాయ మే సుత. మహానాం నేర్మహామానా మహసో మహసస్వః. దేవే పర్జన్యసోవరీ పుత్రవత్వాయ మే సుత. అపాశ్నుష్మిమపారక్షః. అపాశ్నుష్మిమపారఘం. అపాఘ్రామపచావర్తిం. అపదేవీరితోహిత వజ్రం దేవీర్ధీతాగిష్ట. భువనం దేవసూవరీ ఆదిత్యానదితిం దేవీం. యోనినోర్ధముదీషత. శివా దశంతమా భవంతు. దివ్యా ఆప ఓషధయః. స్మృళీకా సరస్వతీ. మా దేవ్యోమ సందృశి. స్మృతి ప్రత్యక్షమైతిహ్యం. హనుమానశ్చతుష్టయం. ఏతైరాదిత్యమండలం. సర్వైరేవ విధాస్యతే. సూర్యో మరీచిమాదత్తే. సర్వస్మాద్భువనాదధి. తస్యాః పాక విశేషేణ స్మృతం కాల విశేషణం. నదీవ ప్రభవాత్ కాచిత్ అక్షయ్యాత్స్యందతేజసా. తాన్నద్యోభి సమాయంతి. సోరస్వతేన నివర్తతే. ఏవన్నానాసముత్థానాః. కాలాః సంవత్సరగ్శ్రితాః. అనుషశ్చ మహషశ్చ. సర్వే సమవయంత్రికం. సతైః సర్వైః సమావిష్టః. దూరుః సన్న నివర్తతే. అధి సంవత్సరం విద్యాత్ తదేవ లక్షణే. అణుభిశ్చ మహద్భిశ్చ సమారూఢ ప్రదృశ్యతే. సంవత్సర ప్రత్యక్షేణ నాధిసత్వ ప్రదృశ్యతే. పటరో విక్రిధః పింగః. ఏతద్వరుణలక్షణం. యత్రైతదుపదృశ్యతే సహస్రం తత్ర నీయతే. ఏకగం హి శిరో నానాముఖే. కృత్స్నం తదృతులక్షణం. ఉభయతః సప్తేంద్రియాణి జల్పితం దేవదిహ్యతే. శుక్లకృష్ణే సంవత్సరస్య దక్షిణవామయోః పార్శ్వయోః. తస్యైషా భవతి. శుక్రం తే అన్యద్య జటం తే అన్యత్. విషురూపే అహనే ద్యౌరివాసి. విశ్వాహి మాయా అవసి స్వధావః. భద్రాతే పూషణ్యః రాతిరస్త్విటి. నాత్ర భువనం. న పూషా న పశవః. నాదిత్యః సంవత్సర ఏవ ప్రత్యక్షేణ ప్రియతమం విద్యాత్. ఏతద్వై సంవత్సరస్య ప్రియతమగం రూపం. యోస్య మహానర్థ ఉత్పత్స్యమానో భవతి. ఇదం పుణ్యం కురుష్వేతి. తమాహరణం దద్యాత్. సాకం జానాగుం సప్తథమాహురేకజం. షడభ్యమార్షయో దేవజాతి. తేషామిష్టాని విహితాని ధామశః. స్థాత్రేరేజంతే వికృతాని రూపశః. ఓనుమర్యా అమిథితః. సఖా సఖాయమబ్రవీర్. జహాతో అస్మదీషతే. యస్తిజసఖివి జగం సఖాయం అత్య భాష్యపి భాగో అస్తి యదీగం శృణోత్యలకగం శృణోతి నహి ప్రవేదసు కృతస్య పంథామితి ఋతుర్ఋతునా నద్యమానః ఇననాదాభిధావః షష్టిశ్చత్రిగుంశకా వల్గాః శుక్లకృష్ణౌ చ షాష్టికౌ సారాగవస్త్రైర్జరదక్షః వసంతో వసుభిః సహ సంవత్సరస్య సవితుః ప్రైషకృత్ప్రథమస్మృతః అమూనాదయతేత్యన్యాన్ అమోగుశ్చ పరిరక్షతః ఏతావాచః ప్రయుజ్యంతే యత్రేతదుపదృశ్యతే ఏతదేవ విజానీయాత్ ప్రమాణం కాలపర్యయే విశేషణం తు వక్ష్యామః ఋతూనాం తన్నిబోధత శుక్లవాసారుద్రగణః ద్వేష్మేణా వర్తతే సహ నిజహన్ పృథివీగుం సర్వాం జ్యోతిషా ప్రతిక్షేన సహ విశ్వరూపాణి వాసాగుంసి ఆదిత్యానాం నిబోధత సంవత్సరేణం కర్మఫలం వర్షాభిర్దదతాగుంస అదుఃఖో దుఃఖచక్షురివ పద్మాపేత ఇవ దృశ్యతే శీతేనావ్యథయన్నివ దురుదక్ష ఇవ దృశ్యతే హ్లాదయతే జ్వలతశ్చైవ శామ్యతశ్చాస్య చక్షుషి యా వై ప్రజాభ్రగ్దృశ్యంతే సంవత్సరాత్తాభ్రగ్దృశ్యంతే యా ప్రతిష్ఠంతే సంవత్సరేతా ప్రతిష్ఠంతే వర్షాభ్యగిత్యర్థః అక్షిదుఃఖోత్థితస్యైవ విప్రసన్నే కనీనికే ఆంతే చాద్గణం నాస్తి ఋభూణాం తన్నిబోధత కనకాభాని వాసాగుంసి అహతాని నిబోధత అన్నమశ్మీతమృజ్మీత అహంబో జీవనప్రదః ఏతావాచ ప్రయుజ్యంతే శరద్యత్రోపదృశ్యతే అభిధోన్వంతో భిఘ్నంత ఇవ ఆతవంతో మరుద్గణాః అముతో జేతుమిషుముఖమివ సన్నద్ధాః సహ దదృశేహ అవధ్వస్తైర్వస్తివర్ణైరివ విశిఖాసః కపర్దినః అక్రుద్ధస్య యోత్స్యమానస్య రుద్ధస్యేవ లోహిణీ హేమతశ్చక్షుషీ విద్యాత్ అక్ష్మయోః క్షిపణోరివ దుర్భిక్షం దేవలోకేషు మనోనాముదకం గృహే ఏతావాచ ప్రవదంతీ వైద్యుతో యాంతి శైశిరీ ఆ అగ్నిః పవమానా అన్వయేక్షత ఇహ జీవికామపరిపశ్యన్ తస్యేషా భవతి విహేహవస్వ తపస మరుతస్సోర్జత్వచః శర్మ సప్రథా ఆవృణే అదితామ్రాణి వాసాగుంసి అష్టివజ్రిశతఘ్ని చ విశ్వే దేవా విప్రహరంతి అగ్నిజిహ్వాసశ్చత నైవ దేవో న మర్త్యః న రాజా వరుణో విభుః నాగ్నిర్నేంద్రో న పవమానః మాతృక్కచ్చన విద్యతే దివ్యస్యైకా ధనురాత్నిః పృథివ్యామపరాశ్రిత తస్యేంద్రోగమ్రిరూపేణ ధనుర్జ్యామఛినత్స్వయం తదింద్రధనురిత్యజ్యం అభ్రవర్ణేషు చక్షతే ఏతదేవ సింగోర్ధ్వారిహస్పత్యస్య ఏతద్రుద్రస్య ధనుః రుద్రస్య త్వేవ ధనురాత్నిః శిర ఉత్పిపేష సప్రవర్యో భవత్ తస్మాద్యః సప్రవర్యేణ యజ్ఞేన యజతే రుద్రస్య సశిర ప్రతిదధాతి నైనగుం రుద్ర ఆరుకో భవతి య ఏవం వేద అత్యోర్ధ్వాక్షోతిరశ్చాత్ శిశిర ప్రదృశ్యతే నైవ రూపన్న వాసాగుంసి నక్ష ప్రతిదృశ్యతే అన్యోన్యం తు నహి వ్యస్రాత సతస్తద్దేవలక్షణం లోహితోక్ష్ణిసారశీర్ష్ణిః సూర్యస్యోదజనం ప్రతి త్వం కరోషిణ్యంజలికాం త్వం కరోషి నిజానుకాం నిజానుకామేన్యంజలికా అమేవాచముపాసతామితి తస్మై సర్వరితవో నమంతే మర్యాదాకరత్వాత్ ప్రపురోధాం బ్రాహ్మణ ఆప్నోతి ఏవం వేద స ఖలు సంవత్సర ఏతైస్సేనానీభిః సహ ఇంద్రాయ సర్వాన్ కామానభివహతి సద్రప్సః తస్యేషా భవతి అవద్రప్సో అగుం సుమతిమతిష్టత్ యానః కృష్ణో దశభిః సహస్రైః ఆవర్తమింద్రశ్చాధమంతం ఉపస్మృహితం రమణామథగ్రామితి ఏతయైవేంద్రస్వలావృక్యా సహ అసురాన్ పరివృష్టతి పృథివ్యగుం సుమతి తామన్వస్థిత సంవత్సరో దివం చ నైవం విదుషాచార్యాంతే వాసినౌ అన్యోన్యస్మై ద్రుహ్యాతాం యో ద్రుహ్యతి ద్రశ్యతే స్వర్గాల్లోకాత్ ఇత్యుతుమండలాని సూర్యమండలాన్యాక్షాయికాః అత ఊర్ధ్వగం సనిర్వచనాః ఆరోగోభ్రాజః పటరః పతంగః స్వర్ణరో జ్యోతిషీమాన్ విభాసః తే అస్మై సర్వే దివమాతపంతి ఊర్జందుహానా అనపస్ఫురంత ఇతి కశ్యపోష్టమః సమహామేరున్న జహాతి తస్యేషా భవతి యత్తే శిల్పం కశ్యపరోచనావత్ ఇంద్రియావత్ పుష్కలం చిత్రభానో యస్మిన్ సూర్యా అర్పితా సప్త సాకం తస్మిన్ రాజానమధివిశ్రయేమమితి తే అస్మై సర్వే కశ్యపా జ్యోతిర్లభంతే తాన్ సోమః కశ్యపాదధినిర్ధమతి భ్రస్తా కర్మకృతి వైవం ప్రాణో జీవానీంద్రియజీవాని సప్తశీర్షణ్యా ప్రాణాః సూర్యా ఇత్యాచార్యాః అపశ్యమహమేతాన్ సప్త సూర్యానితి పంచకర్ణో వాత్స్యాయనః సప్తకర్ణశ్చ ప్రాక్షిః ఆనుశ్రవికదేవ నౌకశ్యప ఇతి ఉభౌ వేదమితే నహిషేకుమివ మహామేరుం గంతం అపశ్యమహమేతత్సూర్యమండలం పరివర్తమానం కార్య ప్రాణత్రాతః గచ్ఛంత మహామేరుం ఏకం చాజహతం భ్రాజపటర పతంగా నిహనే తిష్టన్నాతపంతి తస్మాదిహత త్రితపాః అముత్రేతరే తస్మాదిహాత త్రితపాః ఏషామేషా భవతి సప్తసూర్యాదివమను ప్రవిష్టాః తానన్వేతి పశుభిర్దక్షిణావాన్ తే అస్మై సర్వే ఘృతమాతపంతి ఊర్జందుహానా అనపస్ఫురంత ఇతి సప్తర్పిజః సూర్యా ఇత్యాచార్యాః తేషామేషా భవతి సప్తదిశో నానాసూర్యాః సప్తహోతారఋత్విజః దేవా ఆదిత్యాయే సప్త తేభిః సోమాభిరక్షణ ఇతి తదప్యాంనాయః దిగ్భ్రాజరుసోం కరోతి ఏతజైవృతా సహస్రసూర్యతాయా ఇతి వై సంపాయనః కస్యేషా భవతి యద్యావ ఇంద్రతే శతగం శతం భూమీః ఉరాశిరః నత్వా వజ్రేణ సహస్రగం సూర్యాః అనునజాతమష్టరోదసీ ఇతి నానాలింగ్వాధృతూనాసూర్యత్వం అష్టౌ తు వ్యవసిత ఇది సూర్యమండలాన్యష్టాత ఊర్ధ్వం తేషామేషా భవతి చిత్రం దేవానాముదగాగనీకం చక్షుర్మిత్రస్య వరుణస్యాగ్నేః ఆప్రాద్యావా పృథివీ అంతరిక్షం సూర్య ఆత్మా జగతస్తస్థృశ్చేతి వేదమభ్యన్నివిశతే వాయగుం సంవత్సరో మిథః వాహక్వేజం దేవరాత్రీ వమాసారుతవశ్రితాః అర్ధమాసా ముహూర్తాః నిమేషాస్త్రుటిభిః సహ వేమా ఆపో నివిశంతే యదీతో యాంతి సంప్రతి కాలా అప్సు నివిశంతే ఆపః సూర్యే సమాహితాః అభ్యాణ్యపః ప్రపద్యంతే విద్యుత్సూర్యే సమాహితా అనవర్ణే ఇమే భూమి ఇయంచాసౌ చరోదసే తిగ్గస్వితత్రాంతరా భూతం ఏనేమే విధృతే ఉభే విష్ణునా విధృతే భూమి ఇది వత్సస్య వేదనా ఇరావతే ధేనుమతే భూతం సూయవసిని మనుషే దశస్యే వ్యష్టభ్నాగ్రోదసే విష్ణవేతే దాధర్థ పృథివీ మహితో మయూఖైః కిం తద్విష్ణోర్బలమాహుః కాదేప్తిః కిం పరాయణం ఏతో జగ్ధారయద్దేవః రేజతే రోదసీ ఉభే పాతాద్విష్ణోర్బలమాహుః అక్షరాద్దీప్తిరుచ్యతే త్రిపదాద్ధారయద్దేవః యద్విష్ణోరేకముత్తమం అగ్నయో వాయవశ్చైవ ఏతదస్య పరాయణం పృచ్ఛామి త్వాపరం నృత్యం అవమం మధ్యమం చతం లోకం చ పుణ్యపాపానాం ఏతత్ పృచ్ఛామి సంప్రతి అముమాహుః పరం నృత్యం అవమానం తు మధ్యమం అగ్నిరేవావమో మృత్యుః చంద్రమాశ్చతురుచ్యతే అనాభోగాః పరం నృత్యం పాపాః సంయంతి సర్వదా ఆభోగాస్త్వేవ సంయంతి యత్ర పుణ్యకృతో జనాః తతో మధ్యమమాయంతి చతుమగ్నిం చ సంప్రతి పృచ్ఛామి త్వా పాపకృతః యత్ర జాతయతే యమః త్వన్నస్తద్బ్రహ్మన్ ప్రబ్రూహి యది వేద్ధాసకో గృహాన్ కశ్యపాదిదికా సూర్యాః పాపాన్ నిర్ఘ్నంతి సర్వదా రోదస్యోరంతర్దేశేషు తత్రన్యస్యంతే వాసవైః తే శరీరాః ప్రపద్యంతే యథా పుణ్యస్య కర్మణః అపాణ్యపాదకే శాసః తత్ర తేజో నిజాజనాః మృత్వా పునర్మృత్యుమాపద్యంతే అద్యమానా స్వకర్మభిః ఆశాదికాః క్రిమయ ఇవ తతః పూయంతే వాసవైః అపైతం మృత్యుం జయతి య ఏవం వేద సఖైవైవం విబ్రాహ్మణః దీర్ఘశ్రుత్తమో భవతి కశ్యపశ్యాతిథి సిద్ధగమనసిద్ధాగమనః తస్యైషా భవతి ఆయస్మిన్ సప్తవాసవాః రోహంతి పూర్వ్యారుహః ఋషిర్హదీర్ఘశ్రుత్తమః ఇంద్రస్య ఘర్మ అతిథిరిటి కశ్యపః పశ్యతో భవతి యత్సర్వం పరిపశ్యతీతి సౌక్ష్మ్యాత్ అథాగ్నేరష్టపురుషస్య తస్యేషా భవతి అగ్నేనయసుపథారాజే అస్మాన్ విశ్వాని దేవభజునాని విద్వాన్ యుజోభ్యస్మజ్జుహురాణమేన భూజిష్ఠాంతే నమ ఉక్తిం విధేమేతి అగ్నిశ్చ జాతవేదాశ్చ సహోజా అజిరా ప్రభుః వైశ్వానరో నర్యాపాశ్చ పంక్తిరాధాశ్చ సప్తమ నిసర్పేవాష్టమాగ్నీనాం ఏతేష్టౌ వసవః క్షితామితి యథర్పేవాగ్నేరర్చిర్వర్ణ విశేషాః నీలార్చిశ్చ పీతకార్చిశ్చేతి అథవాయోరేకాదశపురుషస్యైకాదశ స్త్రీకస్య ప్రభ్రాజమానాభ్యవధాతాః యాశ్చ వాసికి వేద్యుతాః రజతాః పరుషాః శ్యామాః కపిలా అతిలోభితాః ఊర్ధ్వా అవపతంతాశ్చ వైద్యుత ఇత్యేకాదశ నైనం వైద్యుతో హి నస్తి యకేవం వేద సహోవాచవ్యాస పారాశర్యః విద్యుద్వధమేవాహం మృత్యుమేచ్ఛమితి నత్వకామగం హంతి యకేవం వేద అథ గంధర్వగణాః స్వానభ్రాట్ అంగారబంభారిః హస్తస్సుహస్తః కృషానర్విశ్వావసుః మూర్ధన్వాన్ సోర్జవర్చాః కృతిరిత్యేకాదశ గంధర్వగణాః దేవాశ్చ మహాదేవాః రశ్మయశ్చ దేవాగరగిరః నైనంగరో హి నస్తి య ఏవం వేద గౌరీమాయసలిలాని పక్షతి ఏకపదీ ద్విపదీ సా చతుష్పదీ అష్టాపదీ నవపదీ బభూపుషే సహస్రాక్షరా పరమే వ్యోమన్నితి వాచో విశేషణం అథ నిగదవ్యాఖ్యాతాః తానను క్రమిష్యామః వరాహవః స్వతపసః విద్యన్మహసోధోపయః శ్వాపజో గృహమేధాశ్చేత్యేతే మేషిమి విద్విషః పర్జన్యాః సప్త పృథివీమభివర్షంతి వృష్టిభిరితి ఏతయైవ విభక్తి విపరీతాః సప్తభిర్వాతైరుదీరితాః అమోల్లోకానభివర్షంతి తేషామేషా భవతి సమానమేతదుదకం ఉచ్చైత్యవచాహభిః భూమిం పర్జన్యా జిన్వంతి దివం జిన్వంత్యగ్నయ ఇతి నిరక్షరం భూతకృతం విశ్వే దేవా ఉపాసతే మహర్షిమస్య గోత్తారం జమదగ్నిమకర్వత జమదగ్నిరాప్యాయతే ఛందోభిశ్చతురుత్తరైః రాజ్ఞః సోమస్య తృప్తాసః బ్రహ్మణా వీర్యావత శివాన ప్రదిశో దిశః తచ్ఛయ్యోరావృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవే స్వస్తిరస్తునః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జిగాతు భేషజం షన్నో అస్తు ద్విపదే షంచతుష్పదే సోమపా అసోమపా ఇది నిగదవ్యాఖ్యాతాః సహస్రవృతిజం భూమిః పరం వ్యోమ సహస్రవృత్ అశ్వినాభృజ్యో నా సత్యా విశ్వస్య జగతస్పతి యాయా భూమిః పతిర్వ్యోమ మిథునంతా అతుర్యసుః పుత్రో బృహస్పతి రుద్రః సహమా ఇతి స్త్రీ పుమాం శుక్రం వా మన్యద్యజతం వా మన్యత్ విషరూపే అహనే గౌరివస్థః విశ్వాహి మాయా అవసస్వధావంతౌ భద్రావాం పోషణా విహరాతిరస్తో వాసాత్యౌ చిత్రౌ జగతో నిధానౌ యావా భూమే చరసస్తగం సఖాయౌ తావశ్వినా రాసభాశ్వాహవం మే శుభస్పతీ ఆగరగం సోర్జజాసః యుగ్రోహభృజ్యమశ్వినోదమేఘే రయన్న కశ్చిన్మృవా అవాహా తమోహతర్ణౌభిరాత్మన్వతీభిః అంతరిక్షప్రడ్భిరపోగతాభిస్రహ క్షపస్త్రిరహాతివ్రజద్భిః నాసత్యాభుజ్యమాహస పతంగైః సముద్రస్య ధన్వన్నార్ద్రస్య పారే యథేరథైః శతపద్భిషడశ్వైః సవితారం వితన్వంతం అనుబధ్నాదిశాం వరః ఆపపూరుషం వరశ్చైవ సవితారే పశోభవత్ త్యగుంసతృప్తం విదిత్వైవ బహుసోమగిరం వశీ అన్వేతిగ్రోవక్రిగాంతం ఆయసూయాన్ సోమతృక్షుష సంగ్రామస్తమోద్యోత పాజోగా పిపాతి తత్ సతద్భ్యోభిస్తవాప్యే రక్షసానన్వితాష్టయే అన్వేతి పరివృత్యాస్తమేతౌ స్థో అశ్వినా హే ఏతేద్య పృథివ్యో అహరహర్గర్భం దధాథే తయోరేతౌ వత్సావహో రాత్రే పృథివ్యా అహః దివో రాత్రిః తా అవిసృష్టౌ దంపతీ ఏవ భవతః తయోరేతౌ వత్సౌ అగ్నిశ్చాదిత్యశ్చ రాత్రేర్వత్సః శ్వేత ఆదిత్యః అహ్నోగ్నిః తామ్రో అరుణః తా అవిసృష్టౌ దంపతీ ఏవ భవతః తయోరేతౌ వత్సౌ వృత్రశ్చ వైద్యుతశ్చ అగ్నేర్వృత్రః వైద్యుత ఆదిత్యస్య తా అవిసృష్టౌ దంపతీ ఏవ భవతః తయోరేతౌ వత్సౌ ఉష్మాచనేహారశ్చ వృత్రస్యోష్మా వైద్యుతస్య నేహారః కౌతావేవ ప్రతిపద్యేతే సేయగం రాత్రే గర్భిణీ పుత్రేణ సంవసతి తస్యావా ఏతదుల్బణం యద్రాత్రౌ రశ్మయః యథాగోర్గర్భిణ్యా ఉల్బణం ఏవమేతస్య ఉల్బణం ప్రజజిష్ణః ప్రజయా చ పశుభిశ్చ భవతి యేవం వేద ఏతముద్యంతమపి యంతం చేతి ఆదిత్యః పుణ్యస్య వత్సః అథ పవిత్రాంగిరసః పవిత్రవంతః పరివాజమాసతే ఇతేషాం ప్రత్నో అభిరక్షతి వ్రతం మహః సముద్రం వరుణస్తిరోదధే ధీరాజిచ్ఛే కుర్ధరుణేష్మారభం పవిత్రంతే వితతం బ్రహ్మణస్పతే ప్రభుర్గాత్రాణి పర్యేష విశ్వతః అతప్తతనోర్నత గామో అశ్నుతే శ్రుతాశయిద్వహంతస్తత్సమాసత బ్రహ్మా దేవానాం అసతః సద్యేతతక్షుః ఋషయః సప్తాత్రిశ్చయత్ సర్వే త్రయో అగస్త్యశ్చ నక్షత్రైః సంకృతోపసన్ అథ సవితుశ్యావాశ్వశ్యావర్తికామస్య అమీజరక్షానిహితాస ఉచ్చా నక్తం దదృశ్రే కుహచిద్దివేయుః అదబ్ధాని వరుణస్య వ్రతాని విశాఖశ్చంద్రమా నక్షత్రమేతి తత్సవితుర్వృణీమహే వయం దేవస్య భోజనం శ్రేష్ఠగం సర్వధాతమం తురంభగస్య ధీమహి అపాగోహత సవితాతృభీన్ సర్వాన్ దివో అంధసః నక్తంతాన్యభవం దృశే అత్యత్నా సంభవిష్యామః నామ నామైవ నామమే నపుగుంసకం పుమాగస్త్ర్యస్మి స్థావరోస్న్యసజంగమః యయేయక్షయష్టాహే చ మయా భూతాన్యయక్షత పశవో మమ భూతాని అనోబంధ్యోస్త్యహం విభుః స్త్రియస్వతీః తా ఉమే పుంస ఆహుః తస్య దక్షణ్వాన్న విచేతదంధః కరేయః పుత్రస్వ ఇమాచికేత యస్తావిజానాత్ సవితుః పితాసత్ అంధో మణిమవిందత్ తమనంగజరావయత్ అగ్రేవ ప్రత్యముంచత్ తమజిహ్వా అసష్టత ఊర్ధ్వమూలమవాఖ్యాథం వృక్షయో వేద సంప్రతి న స జాతు జనశ్రద్ధ్యాత్ ప్రత్యర్మామారజాదితి అసితం రుదితం గీతం వేణాపణబలాసితం మృతం జీవం జయత్కించిత్ అంగాని సేవవిద్ధిత అదృశ్యభ్యస్తృశ్యధ్యాయత్ అస్మాజ్జా మే మిథోచరన్ పుత్రో నిరుత్యా వై దేహ అచేతాయశ్చేతన శతం మణిమవిందత్ సోనంగు నిరావయత్ సోగ్రీవ ప్రత్యముంచత్ సో జిహ్వో అసష్టత నైతమృషిం విదిత్వా నగరం ప్రవిశేత్ యది ప్రవిశేత్ మిథౌచరిత్వా ప్రవిశేత్ తత్సంభవస్య వ్రతం ఆతమగ్నే రథం తిష్ట ఏకాశ్వమేకయోజనం ఏకచక్రమేకసురం పాతభ్రాజి గతిం విభో నరిష్యతి న వ్యథకే నాస్యాక్షో యాతు సజ్జతి యచ్చేతాన్ రోహితాగ్నే రథే యుక్తాధితిష్ఠతి ఏకయా చదశభిశ్చ స్వభూతే ద్వాభ్యామిష్టయే విగుంశత్యా చ తిసృభిష్టవహసే త్రిగుంశతా చ నియుద్ధ్యర్వాయ విహత విముంచ ఆతనుష్ ప్రతనుష్ ఉద్ధమాధమసంధమ ఆదిత్యే చంద్రవర్ణానా గర్భమాధే హియఃపుమాన్ ఇతశ్చిత్తగుంసోద్యగతం చంద్రమసే రసంకృతి పారాదంజనజాగ్రేగ్నిం యేకోరుద్ర ఉచ్యతే అసంఖ్యాతా సహస్రాణి స్మర్యతే న చ దృశ్యతే ఏవమేతం నిబోధత ఆమంద్రేరింద్రహరిభిః యాహి మయోరరోమభిః మా త్వా కేచిన్నజే మురిన్న పాశినః దధం వేభతాఇః మామంద్రేరింద్రహరిభిః యామి మయోరరోమభిః మామా కేచిన్నజే మురిన్న పాశినః దధం వేభతాఇః అణుభిష్టమహద్భిష్ట నిఘృష్పైరసమాయుతైః కాలైర్హరిత్వమాపన్నైః ఇంద్రాయాహి సహస్రయుగ అగ్నిర్విభ్రాష్టివసనః వాయుశ్వేతసికద్రుకః సంవత్సరో విశోవర్ణైః నిత్యాస్తేనుచరాస్తవ సుబ్రహ్మణ్యోగం సుబ్రహ్మణ్యోగం సుబ్రహ్మణ్యా ఇంద్రాగచ్చ హరివ ఆగచ్చ మేధాతిథేః మేషవృషణశ్వస్య మేనే గౌరావస్కందిన్న హల్యాజై జార కౌశిక బ్రాహ్మణ గౌతమ బ్రువాణ అరుణాశ్వా ఇహాగతాః వసవ పృథివిక్షితః అష్టౌ దిగ్వాససోగ్నజః అగ్నిశ్చ జాతవేదాశ్చేత్యేతే తామ్రాశ్వాస్తామ్రరసాః తామ్రవర్ణాస్తథాసితాః దండహస్తాఖాదగ్గతః ఇతో రుద్రాః పరాంగతాః ఉక్తగ్నిస్థానం ప్రమాణం చ పురయత బృహస్పతిశ్చ సవితా చ విశ్వరూపైరిహాగతాం రథేనోదకవర్త్మనా అప్సుషా ఇతి తద్వయోః ఉక్తో వేషో వాసాగంసి చ కారావయమానామిత ప్రతీజ్యా వాసాత్యా ఇత్యశ్వినోః కోంతరిక్షే శబ్దం కరోతీతి వాసిష్ఠో రోహిణో మేమాగుంసాం చక్రే తస్యేషా భవతి వాశ్రేవ విద్యుదితి బ్రహ్మణ ఉదరణమసి బ్రహ్మణ ఉదీరణమసి బ్రహ్మణ ఆస్తరణమసి బ్రహ్మణ ఉపస్తరణమసి అష్టయోనిమష్టపుత్రా అష్టపత్నీమహీ అహం వేదన మే మృత్యు నా మృత్యురఘాహరత్ అష్టయోష్టపుత్ర అష్టపదిదమంతరిక్షం అహం వేదన మే మృత్యు నా మృత్యురఘాహరత్ అష్టయోనేష్టపుత్ర అష్టపత్నీ మమోం దివం అహం వేదన మే మృత్యు నా మృత్యురఘాహరత్ సుత్రమాణం మహీమోషో అదితిర్వ్యోరదితిరంతరిక్షం అదితిర్మాత స పిత స పుత్ర విశ్వే దేవా అదితి పంచజనా అదితిర్జాతమదితిర్జనిత్వం అష్టౌ పుత్రాసో అదితే ఏ జాతస్తన్వః పరి దేవా ఉపప్రైత్ సప్తభిః పరామార్తాండమాస్యత్ సప్తభిః పుత్రైరదితిః ఉపప్రైత్ పూర్వ్యంయుగం ప్రజాయై మృత్యవేతత్ పరామార్తాండమాభరదితి ఆనను క్రమిష్యామః మిత్రశ్చ వరుణశ్చ ధాతాచార్యమా చ అగుంశ్చ భగశ్చ ఇంద్రశ్చ వివస్వాగిశ్చేత్యేతే హిరణ్యగర్భో హగుంసశుచిషత్ బ్రహ్మయజ్ఞానం తదిత్పదమితి గర్భః ప్రజాపత్యః అథ పురుషః సప్తపురుషః యోసౌ తపన్నుదేతి సర్వేషాం భూతానాం ప్రాణానాదాయోదేతి మామే ప్రజాయా మా పశూనాం మామమ ప్రాణానాదాయోదగాః అసౌయోస్తమేతి సర్వేషాం భూతానాం ప్రాణానాదాయాస్తమేతి మామే ప్రజాయా మా పశూనాం మామమ ప్రాణానాదాయాస్తంగాః అసౌయ ఆపూర్జతి సర్వేషాం భూతానాం ప్రాణీరాపూర్జతి మామే ప్రజాయా మా పశూనాం మామమ ప్రాణీరాపూరిష్ఠాః అసౌయో పక్షీయతి సర్వేషాం భూతానాం ప్రాణీరపక్షీయతి మామే ప్రజాయా మా పశూనాం మామమ ప్రాణీరపక్షేష్ఠాః అమో నిరక్షత్రాణి సర్వేషాం భూతానాం ప్రాణీరపప్రసర్పంతి చోత్సర్పంతి చ మామే ప్రజాయా మా పశూనాం మామమ ప్రాణీరపప్రసృపతమోత్సృపత ఇమే మాసాశ్చార్ధమాసాశ్చ సర్వేషాం భూతానాం ప్రాణీరపప్రసర్పంతి చోత్సర్పంతి చ మామే ప్రజాయా మా పశూనాం మామమ ప్రాణేరపప్రసృపతమోత్సృపత ఇమరితవః సర్వేషాం భూతానాం ప్రాణేరపప్రసర్పంతి చోత్సర్పంతి చ మామే ప్రజాయా మా పశూనాం మామమ ప్రాణేరపప్రసృపతమోత్సృపత అయగుం సంవత్సరః సర్వేషాం భూతానాం ప్రాణీరపప్రసర్పతి చోత్సర్పతి చ మామే ప్రజాయా మా పశూనాం మామమ ప్రాణీరపప్రసృపమోత్సృప ఇదమహః సర్వేషాం భూతానాం ప్రాణీరపప్రసర్పతి చోత్సర్పతి చ మామే ప్రజాయా మా పశూనాం మామమ ప్రాణీరపప్రసృపమోత్సృప ఇయదుం రాత్రిః సర్వేషాం భూతానాం ప్రాణీరపప్రసర్పతి చోత్సర్పతి చ మామే ప్రజాయా మా పశూనాం మామమ ప్రాణీరపప్రసృపమోత్సృప ఓం భూర్భువః స్వః ఏతద్వో మిథునం మానో మిథునగుం రేధ్వం అథాదిత్యస్యాష్టపురుషస్య పశూనామాదిత్యానాగస్థానే స్వతేజసాభాని రుద్రాణామాదిత్యానాగస్థానే స్వతేజసాభాని ఆదిత్యానామాదిత్యానాగస్థానే స్వతేజసాభాని సరాగుం సత్యానాం ఆదిత్యానాగస్థానే స్వతేజసాభాని అభిధూన్వతామభిఘ్నతాం వాతవతాం మరుతాం ఆదిత్యానాగస్థానే స్వతేజసాభాని ప్రభూణామాదిత్యానాగస్థానే స్వతేజసాభాని విశ్వేషాం దేవానాం ఆదిత్యానాగస్థానేష్వేజసాఘానే సంవత్సరస్య సహితు ఆదిత్యస్య స్థానేష్వేజసాఘానే ఓం భూర్భువస్వ ప్రశ్నయోగో మిథునం మానో మిథునదుం రేడ్వాం ఆరోగస్య స్థానేష్వేజసాఘానే భ్రాజస్య స్థానేష్వేజసాఘానే పటరస్య స్థానేష్వేజసాఘానే పతంగస్య స్థానేష్వేజసాఘానే స్వర్ణరస్య స్థానేష్వేజసాఘానే జ్యోతిషేమతస్య స్థానేష్వేజసాఘానే విభాసస్య స్థానేష్వేజసాఘానే కశ్యపస్య స్థానేష్వేజసాఘానే ఓం భూర్భువస్వ ఆపో వో మిథునం మానో మిథునగుం వేఢ్వం అథ వాయోరేకాదశ పురుషస్యైకాదశ స్త్రీకస్య ప్రభ్రాజమానానాగుం రుద్రాణాగస్థానేష్వేజసాఘానే వ్యవదాతానాగుం రుద్రాణాగస్థానేష్వేజసాఘానే వాసుకి వైద్యుతానాగుం రుద్రాణాగస్థానేష్వేజసాఘానే రజతానాగుం రుద్రాణాగస్థానేష్వేజసాఘానే పరుషాణాగుం రుద్రాణాగస్థానేష్వేజసాఘానే శ్యామానాగుం రుద్రాణాగస్థానేష్వేజసాఘానే కపిలానాగుం రుద్రాణాగస్థానేష్వేజసాఘానే అధిరోహితానాగుం రుద్రాణాగస్థానేష్వేజసాఘానే ఊర్ధ్వానాగుం రుద్రాణాగస్థానేష్వేజసాఘానే అవవృతంతానాగుం రుద్రాణాగస్థానేష్వేజసాఘానే వైద్యుతానాగుం రుద్రాణాగస్థానేష్వేజసాఘానే ప్రభ్రాజమానేనాగుం రుద్రాణేనాగస్థానేష్వేజసాఘానే యవదాతేనాగుం రుద్రాణేనాగస్థానేష్వేజసాఘానే వాసుకి వైద్యుతేనాగుం రుద్రాణేనాగస్థానేష్వేజసాఘానే రజతానాగం రుద్రాణేనాగస్థానేష్వేజసాఘానే పరుషాణాగం రుద్రాణేనాగస్థానేష్వేజసాఘానే శ్యామానాగం రుద్రాణేనాగస్థానేష్వేజసాఘానే కపిలానాగం రుద్రాణేనాగస్థానేష్వేజసాఘానే అతిలోహితీనాగం రుద్రాణేనాగస్థానేష్వేజసాఘానే ఊర్ధ్వానాగం రుద్రాణేనాగస్థానేష్వేజసాఘానే అవవదంతీనాగం రుద్రాణేనాగస్థానేష్వేజసాఘానే వైద్యుజేనాగం రుద్రాణేనాగస్థానేష్వేజసాఘానే ఓం భూర్భువస్వ రూపాణిరో మిథునం మానో మిథునగం రేడ్వాం అథాగ్నేరష్టపురుషస్య అగ్నే పూర్వదిశ్యస్య స్థానేష్వేజసాఘానే జాతవేదస ఉపదిశ్యస్య స్థానేష్వేజసాఘానే సహోజసో దక్షిణదిశ్యస్య స్థానేష్వేజసాఘానే హజిరా ప్రభవ ఉపదిశ్యస్య స్థానేష్వేజసాఘానే వైశ్వానరస్యాపరదిశ్యస్య స్థానేష్వేజసాఘానే నర్యాపస ఉపదిశ్యస్య స్థానేష్వేజసాఘానే అంతిరాధస ఉదగ్దిశ్యస్య స్థానేష్వేజసాఘానే ఇతరపిణ ఉపదిశ్యస్య స్థానేష్వేజసాఘానే ఓం భూర్భువస్వ దిశో వో మిథునం మానో మిథునగుం రేడ్వాం దక్షిణపూర్వస్యాం దిశి విసర్పే నరక తస్మాన్న పరిపాహి దక్షిణాపరస్యాం దిశ్య విసర్పే నరక తస్మాన్న పరిపాహి ఉత్తరపూర్వస్యాం దిశి విషాదే నరక తస్మాన్న పరిపాహి ఉత్తరాపరస్యాం దిశ్య విషాదే నరక తస్మాన్న పరిపాహి ఆయస్మిన్ సప్తవాసవా ఇంద్రియాణి శతక్రతవిత్యేతే ఇంద్రఘోషావో వసుభిః పురస్తాదుపదధతాం మనోజవసో వః పితృభిర్దక్షిణత ఉపదధతాం ప్రచేతావో రుద్రైః పశ్చాదుపదధతాం విశ్వకర్మావ ఆదిత్యైరుత్తరత ఉపదధతాం త్వష్టావో రూపైరుపరిష్టాదుపదధతాం సాం జ్ఞానం వః పశ్చాదితి ఆదిత్యసర్వోగ్నిః పృథివ్యాం వాయురంతరిక్షే సూర్యో దివి చంద్రమాదిక్ష నక్షత్రాణి స్వలోకే ఏవాహ్యేవ ఏవాహ్యగ్నే ఏవాహి వాయో ఏవాహి ఇంద్ర ఏవాహి కూషన్ ఏవాహి దేవా ఆపమాపామపసర్వా అస్మాదస్మాదితోముత అగ్నిర్వాయుశ్చసూర్యశ్చ సహసంచస్కరర్ధిగా వాయుష్వారశ్మిపతగః అరేచ్యాత్మానో అద్రుహ దేవేర్భువనసోవరే పుత్రవత్వాజమే సుత మహానాం నైర్మహామానా మహసో మహసస్వః దేవే పర్జన్యసోవరే పుత్రవత్వాజమే సుత అపాశ్నిష్ణిమపారక్ష అపాశ్నిష్ణిమపారఘం అపాఘ్రామపచావర్తిం అపదేవేరితోహిత వజ్రం దేవేరజేతాగిష్ట భువనం దేవసోవరే ఆదిత్యానదితిం దేవీం యోనినోర్ధ్వముదేశత భద్రం కర్ణేభిశృణుయామదేవా భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైస్తుష్టువాగుంసస్తనూభిః యశేమ దేవహితం యదాయుః స్వస్తిన ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తిన పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు కేతవో అరుణాశశ్చ ఋషయో వాతరశనాః ప్రతిష్టాగం శతధాహి సమాహితాసో సహస్రధాయసం శివానశ్శంతమాభవంతు దివ్యా ఆప ఓషధయః సుమృడీకా సరస్వతీ మాతే వ్యోమ సందృశి రూపాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పుషుమాన్ భవతి చంద్రమా వా అవాం పుష్పం పుష్పవాన్ ప్రజావాన్ పుషుమాన్ భవతి యేవం వేద యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి అగ్నిర్వా అపామాయతనం ఆయతనవాన్ భవతి యోగ్నేరాయతనం వేద ఆయతనవాన్ భవతి ఆపో వా అగ్నేరాయతనం ఆయతనవాన్ భవతి యేవం వేద యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి వాయుర్వా అపామాయతనం ఆయతనవాన్ భవతి యో వాయోరాయతనం వేద ఆయతనవాన్ భవతి ఆపో వై వాయోరాయతనం ఆయతనవాన్ భవతి యేవం వేద యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి అసౌ వై తపన్నపామాయతనం ఆయతనవాన్ భవతి యో ముష్యతపత ఆయతనం వేద ఆయతనవాన్ భవతి ఆపో వా అముష్యతపత ఆయతనం ఆయతనవాన్ భవతి యేవం వేద యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి చంద్రమా వా అపామాయతనం ఆయతనవాన్ భవతి యశ్చంద్రమస ఆయతనం వేద ఆయతనవాన్ భవతి ఆపో వై చంద్రమస ఆయతనం ఆయతనవాన్ భవతి యేవం వేద యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి నక్షత్రాణి వా అపామాయతనం ఆయతనవాన్ భవతి యో నక్షత్రాణామాయతనం వేద ఆయతనవాన్ భవతి ఆపో వై నక్షత్రాణామాయతనం ఆయతనవాన్ భవతి యేవం వేద యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి పర్జన్యో వా అపామాయతనం ఆయతనవాన్ భవతి యః పర్జన్యస్యాయతనం వేద ఆయతనవాన్ భవతి ఆపో వై పర్జన్యస్యాయతనం ఆయతనవాన్ భవతి యేవం వేద యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి సంవత్సరో వా అపామాయతనం ఆయతనవాన్ భవతి యః సంవత్సరస్యాయతనం వేద ఆయతనవాన్ భవతి ఆపో వై సంవత్సరస్యాయతనం ఆయతనవాన్ భవతి యేవం వేద యోప్సునాభం ప్రతిష్ఠితాం వేద ప్రత్యేవ తిష్ఠతి ఇమే వై లోకా అప్సు ప్రతిష్ఠితా తదేషాభ్యనోక్త అపాగం రసముదయగం సన్ సూర్యే శుక్రగం సమాభృతం అపాగం రసస్య జోరస తంబో గృహ్ణామ్యుత్తమమితి ఇమే వై లోకా అపాగం రస తే ముష్మిన్నాదిత్యే సమాభృతాః జానుదగ్నేముత్తరదేదేం ఖాత్వా అపాం పూరయిత్వా గుల్ఫదగ్నం పుష్కరపర్ణైః పుష్కరదండైః పుష్కరేశ్చ సగ్రస్థేర్య తస్మిన్ విధాయతే అగ్నిం ప్రణీయోపసమాధాయ బ్రహ్మవాదినో వదంతి తస్మాత్ ప్రణీతేజమగ్నిశ్చీయతే సా ప్రణీతేజమప్సుహ్యజం చీయతే అసౌ భువనేత్యనాహితాగ్నిరేతా తమభితేతా అభీష్టకా ఉపదధాతి అగ్నిహోత్రేదర్శదోర్ణమాసయో పశుబంధే చాతుర్మాస్యేషు అసౌ ఆహు సర్వేషు యజ్ఞక్రతుష్మితి ఏతద్భస్మవా ఆహుషండిరాః కమగ్నించినుతే సక్రియమగ్నించిన్వాన సంవత్సరం ప్రత్యక్షేణ కమగ్నించినుతే సావిత్రమగ్నించిన్వాన అముమాదిత్యం ప్రత్యక్షేణ కమగ్నించినుతే నాచికేతమగ్నించిన్వాన ప్రాణాన్ ప్రత్యక్షేణ కమగ్నించినుతే చాదుర్హోత్రియమగ్నించిన్వాన బ్రహ్మ ప్రత్యక్షేణ కమగ్నించినుతే ఐశ్వసృజమగ్నించిన్వాన శరీరం ప్రత్యక్షేణ కమగ్నించినుతే ఉపానువాక్యమాశుమగ్నించిన్వాన ఇమాన్ లోకాన్ ప్రత్యక్షేణ కమగ్నించినుతే ఇమమారుణకేతుకమగ్నించిన్వానగితి యదేవాసౌ ఇతశ్చాముతశ్చాద్యతీపాతి తమితి యోగ్నేర్మిసూయావేద విశునవాన్ భవతి ఆపో వా అగ్నేర్మిసూయా విశునవాన్ భవతి య ఏవం వేద ఆపో వా ఇదమాసాన్ శరీరమేవ స ప్రజాపతిరేకః పుష్కరపర్ణే సమభవత్ తస్యాంతర్మనసి కామస్తమవర్తత ఇదగం సృజేదమితి తస్మాద్యపురుషో మనసాభిగచ్చతి తద్వాచా వదతి తత్కర్మణాకరోతి తదేషాభ్యనోక్త కామస్తదగ్రే సమవర్తతాధి మనసోరేత ప్రథమం యదాసీత్ సతో బంధుమసతి నిరవిందన్ హృది ప్రదేశ్యా కవయో మనీషేతి ఉపైనం తదుపనమతి యత్కామో భవతి య ఏవం వేద సతపోతప్యత సతపస్తప్త్వా శరీరమధూనుత తస్త్యజన్మాగుం సమాసీత్ తతో ఋణాహేతమో వాతర్శనార్షయ ఉదతిష్టన్ తేన ఖాః తే వైఖానసాః ఏ బాలాః ఏ బాలఖిల్యాః యోరసః సోపాం అంతరతః కూర్మం భూతగం సర్పంతం తమబ్రవీత్ మమ వేత్తన్మాగుంసా సమభూద్ నేత్యబ్రవీత్ పూర్వమేవాహమిహా సమితి తత్పురుషస్య పురుషత్వం స సహస్రశీర్షా పురుష సహస్రాక్ష సహస్రపాత్ భూత్వోదతిష్ఠత్ తమబ్రవీత్ త్వం వై పూర్వగం సమభూః త్వమిదం పూర్వః కురుష్వేతి స ఇద ఆదాయాప అంజలినా పురస్తాదుపాదధాత్ ఏవాహ్యేవేతి తత ఆదిత్య ఉదతిష్ఠత్ సా ప్రాచేదిక్ అథారుణకేతుర్దక్షిణత ఉపాదధాత్ ఏవాహ్యగ్న ఇది తతో వా అగ్నిరుదతిష్ఠత్ సా దక్షిణాదిక్ అథారుణకేతు పశ్చాదుపాదధాత్ ఏ వాహి వాయో ఇది తతో వాయుర్దతిష్టత్ సా ప్రతిచేదిక్ అధారుణకేతురుత్తరత ఉపాదధాత్ ఏ వాహీంద్రేతి తతో వా ఇంద్ర ఉదతిష్టత్ సోదే చేదిక్ అధారుణకేతుర్మ్య ఉపాదాపూషన్ తో వై పూషోదతిష్టత్ శ్రేయం దిగ్ అధారుణకేతుర్పరిష్టాదుపాదాపాహి తో దేవమనుష్యా పితర గంధర్వాప్సరథశ్చోదతిష్టన్ సోర్ధ్వాదిక యా విప్రషో విపరాపదన్ తాభ్యోసురారక్షాగంసి పిశాచాశ్చోదతిష్టన్ తస్మాత్తే పరాభవన్ విప్రభ్యో హితే సమభవన్ తదేషాధ్యనోక్త ఆపోహయద్బృహతేర్గర్భమాజన్ దక్షం దధానా జనయంతే స్వయంభం తత ఇమేధ్యసృజ్యంత సర్గా అద్భ్రో వా ఇదగం సమభూత్ తస్మాదిదగం సర్వం బ్రహ్మస్వయంభి తస్మాదిదగం సర్వం శిథిలమివ ధ్రువమివాభవత్ ప్రజాపతిర్వావదత్ ఆత్మనాత్మానం విధాయ తదేవాను ప్రావిశత్ తదేషాభ్యనోక్త విధాయ లోకాన్ విధాయ భూతాని విధాయ సర్వా ప్రదిశో దిశశ్చ ప్రజాపతి ప్రథమజా రజస్య ఆత్మనాత్మానమభిసంవిదేశేతి సర్వమే వేదమాత్వా సర్వమవరుధ్య తదేవాను ప్రవిశతి యదేవం వేద చతుష్టయ ఆపో గృహ్ణాతి చత్వారివ అపాగం రూపాణి మేఘో విద్యుత్ స్తనయత్రర్వృష్టిః తాన్యేవావరుంధే ఆతపతి వర్ష్యా గృహ్ణాతి తా పురస్తాదుపదసాతి ఏతావై బ్రహ్మవర్చస్యా ఆపః ముఖత ఏవ బ్రహ్మవర్చసమవరుంధే తస్మాన్ముఖతో బ్రహ్మవర్చసితర కోప్యా గృహ్ణాతి తా దక్షిణత ఉపదధాతి ఏతావై తేజస్వినీరాపః తేజ ఏవాస్య దక్షిణతో దధాతి తస్మాద్దక్షిణోర్ధస్తేజస్వితర స్థావరా గృహ్ణాతి తా పశ్చాదుపదధాతి ప్రతిష్ఠితా వై స్థావరా పశ్చాదేవ ప్రతిష్టతి వహంతేర్గృహ్ణాతి తా ఉత్తరత ఉపదధాతి ఓజసా వా ఏతా వహంతేరివోద్గతేరివ ఆకోజతేరివ ధావంతే ఓజ ఏవాస్యోత్తరతో దధాతి తస్మాదుత్తరోర్ధ ఓజస్వితర సంభార్యా గృహ్ణాతి ఆ మధ్య ఉపదధాతి ఇయం వై సంభార్యా అస్యామేవ ప్రతిష్టతి పల్వల్యా గృహ్ణాతి తా ఉపరిష్టాదుపాదధాతి అసౌ వై పల్వల్యా అముష్యామేవ ప్రతిష్టతి దిక్షోపదధాతి దిక్షు వా ఆపః అన్నం వా ఆపః అభ్యో వా అన్నం జాయతే యదేవాభ్యోన్నం జాయతే తదవరుంధే తం వా ఏతమరుణాకేతవో పాతరశనార్షయోచిన్వన్ తస్మాదారుణకేతుకః తదేషాభ్యనోక్త ఏతవో అరుణాసశ్చ ఋషయో పాతరశనాః ప్రతిష్టాగం శతధాహి సమాహితాసో సహస్రధాయ సమితి శతశశ్చైవ సహస్రశశ్చ ప్రతిష్ఠతి యేతమగ్నిం చినుతే యగుచైనమేవం వేద జానుదగ్నేముత్తరహేజేం ఖాత్వా అపాం పూరయతి అపాగం సర్వత్వాయ పుష్కరపర్ణగం రుక్మం పురుషమిత్యుపదధాతి తపో మే పుష్కరపర్ణం సత్యగం రుక్మ అమృతం పురుష ఏతావద్వాస్తి యావదేతత్ యావదేవాస్తి తదవరుంధే ఓర్మముపదధాతి అపామేవ మేధమవరుంధే అథో స్వర్గస్య లోకస్య సమష్ట్యే ఆపమాపామపసర్వాః అస్మాదస్మాదితోముతః అగ్నిర్వాయుశ్చ సూర్యశ్చ సహసం చ స్కరద్భిగా ఇతి వాయురశ్మారశ్మిపతయః లోకం వృణచ్ఛిద్రం వృణ యాస్తిస్రః పరమజాః ఇంద్రఘోషా భోగసుభిరేవాహ్యేవేతి పంచతితయ ఉపదధాతి పాంతోగ్నిః యావానేవాగ్నిః కంచినుతే లోకం మృణయా ద్వితీయముపదధాతి పంచపదావే విరాట్ తస్యావా ఇయం పాదః అంతరిక్షం పాదః యోః పాదః దిశః పాదః అరోరజాః పాదః జరాజ్యేవ ప్రతిష్టతి యేతమగ్నించినుతే యహుచైనమేవం వేద అగ్నిం ప్రణీయోపసమాధాయ తమభితయేతా అవీష్టకా ఉపదధాతి అగ్నిహోత్రే దర్శపూర్ణమాసయో పశుబంధే చాతుర్మాస్యేషు అథో ఆహుః సర్వేషు యజ్ఞక్రతుష్మితి అథః స్వాహారుణః స్వాయంభువః సావిత్రః సర్వోగ్నిరిత్యననుషంగం మన్యామహే ఆనావా ఏతేషాం వీర్యాణి కమగ్నించునుతే సత్రియమగ్నించిన్వానః కమగ్నించునుతే సావిత్రమగ్నించిన్వానః కమగ్నించునుతే నాచికేతమగ్నించిన్వానః కమగ్నించునుతే చాదుర్హోత్రియమగ్నించిన్వానః కమగ్నించినుతే వైశ్వసృజమగ్నించిన్వానః కమగ్నించినుతే ఉపానువాక్యమాశుమగ్నించిన్వానః కమగ్నించినుతే ఇమమారుణకేతుకమగ్నించిన్వాన ఇతి వృషావా అగ్నిః వృషాణౌ సర్గస్థాలయేత్ అన్యేతాస్య యజ్ఞః తస్మాన్నానుషజ్యః సోత్తరవేదిషు క్రతుషు చిన్వేత ఉత్తరదేవ్యాదిహ్యగ్నిశ్చీయతే ప్రజాకామశ్చిన్వేత రాజాపత్యో వా ఏషోగ్నిః రాజాపత్యా ప్రజా ప్రజావాన్ భవతి య ఏవం వేద పశుకామశ్చిన్వేత సాన్యానం వా ఏతత్ పశూనాం యదాపః పశూనామేవ సం జ్ఞానేగ్నించినుదే పశుమాన్ భవతి య ఏవం వేద వృష్టికామశ్చిన్వీత ఆపో వై వృష్టిః పర్జన్యో వర్షుకో భవతి య ఏవం వేద ఆమజా వై చిన్వీత ఆపో వై భేషజం భేషజమేవాస్మై కరోతి సర్వమాజురేతి అభితరగ్నిశ్చిన్వీత వజ్రో వా ఆపః వజ్రమేవ భ్రాతృవ్యేభ్యః ప్రహరతి స్మృత ఏనం తేజస్కామో దశస్కామః బ్రహ్మవర్చసకామస్వర్గకామశ్చిన్వీత ఏతావద్వాస్తి యావదేతత్ యావదేవాస్తి తదవరుంధే తస్యేతద్వ్రతం వర్షతి నధావేత్ అమృతం వా ఆపః అమృతస్యానంతరిత్యే నాప్సుమోత్రపురేషం కుర్యాత్ ననిష్ఠీవేత్ న వివసనస్నాయాత్ గుహ్యో వా ఏషోగ్నిః ఏతస్యాగ్నేరనజిదాహాయ నవుష్కరపర్ణాని హిరణ్యం వాధిష్ఠేత్ ఏతస్యాగ్నేరనభ్యారోహాయ నకోర్మస్యాశ్నీయాత్ మోదకస్యాఘాతుకాన్యేన మోదకాని భవంతి అఘాతుకా ఆపః యేతమగ్నించినుతే యఉచైనమేవం వేద ఇమానుకం భువనాశేషధేమ ఇంద్రస్య విశ్వే చ దేవాః యజ్ఞం చ నస్తన్వం చ ప్రజాం చ ఆదిత్యైరింద్రః సహశేషధాతో ఆదిత్యైరింద్రః సగణో మరుద్భిః అస్మాకం భూత్వమితనూనా ఆప్లవస్వ ప్రప్లవస్వ ఆండీభవజమాహు సుఖాదేం దుఃఖ నిధనా ప్రతిమంచ స్వస్వాం పురాం మరీచయస్వాయం భువాః ఏ శరీరాణ్యకల్పయన్ తేతే దేహం కల్పయంతో మాసతే క్షాస్మదీర్షత్ ఉత్తిష్టతమాస్వప్త అగ్నిమిచ్ఛద్ధ్వం భారతాః రాజ్ఞ స్తోమస్య దృప్తాసః స సోర్యేణ సయుజోషస యువాసువాసా అష్టాచక్రానవద్వారా దేవానాం పురయోధ్యా తస్యాగం హిరణ్మయః కోశః స్వర్గో లోకో జ్యోతిషావృతః యో వేతాం బ్రహ్మణో వేద అమృతేనావృతాం పురీం తస్మై బ్రహ్మచ బ్రహ్మచ ఆయః కీర్తిం ప్రజాం దదుః బిభ్రాజమానాగం హరిణీం యశసా సంపరివృతాం పురగం హిరణ్మయీం బ్రహ్మా నివేశా పరాజితా పరాంగేత్యజ్యామయీ పరాంగేత్యనాశకీ ఇహ చాముత్రచాన్వేతి విద్వాన్ దేవాసురాను భయాన్ యత్కుమారీ మంద్రయతే యద్యోషిద్యత్పతివ్రతా హరిష్టం యత్కించక్రియతే అగ్నిస్తదను వేధతి అశ్రుడాసశ్రుడాసశ్చ యజ్వానో యేప్యయజ్వనః సర్యంతో నాపేక్షంతే ఇంద్రమగ్నిం చ యే విదుః సికతాయివ సంయంతి రశ్మిభిః స్వముదీరితాః అస్మాల్లోకాదముష్మాచ్చ ఋషిభిరదాత్ రశ్మిభిః అపేతరీతమిచ సర్పతాతః యే ప్రస్థపురాణా యే చ నూతనాః అహోభిరద్భిరక్తుభిర్వ్యక్తం యమో దదాత్మవసానమస్మై నృమృణంతు నృపాత్పర్యః అకృష్టాయేత కృష్టజాః కుమారీషు కనీనీషు జారిణీషు చ గేహితాః రేతః పీతా ఆండ్రపీతాః అంగారేషు చ గేహుతాః ఉభయాన్ పుత్రపౌత్రకాన్ యువేహం యమరాజకాన్ శతమిన్ను శరద అదోయద్బ్రహ్మవిలవం వితృణాం చ యమస్య చ వరుణస్యాశ్వినోరగ్నే మరుతాం చ విహాయసాం కామ ప్రయవణం మే అస్తు సహ్యేవాస్మి సనాతనః ఇతి నాపో బ్రహ్మశ్రవో రాజోధనం పుత్రానాపో దేవీ విహాహితా ఇశీర్ష్ణీం గృధ్రశీర్ష్ణీం చ అపేతో నిరృతిగుంహసః పరిబాధగ్విశ్వేతకక్షం నిజంఘగం సబలోదరం సతాన్ వాచ్యాయజాసః అగ్నేనాశయ సందృశః ఈర్ష్యాసూచే బుభుక్షా మన్యం కృత్యాం చ దీధిరే రథేనతిగుం శుకావతా అగ్నేనాశయ సందృశః పర్జన్యాయ ప్రగాయత దివస్పుత్రాయ మీషుషే స నో యవసమిచ్చత ఇదం వచః పర్జన్యాయ స్వరాజే హృదో అస్వంతరం తద్యుజోత వయోభోర్వాతో విశ్వకష్టయ సన్వస్మే సవిత్పరా ఓషధేర్దేవగోపాః యోగర్భమోషధీనాం గవాన్ కృణోత్యర్వతాం పర్జన్యః పురుషీణాం పునర్మామేత్వింద్రియం పునరాజః పునర్భగః పునర్బ్రాహ్మణమేతు మా పునర్ద్రవిణమేతు మా యన్మేద్యరేతః పృథివీమస్కార యదోషధీరప్యసరద్యతాపః ఇదం తత్ పునరాజదే దీర్ఘాయుత్వాయవర్చసే యన్మేరేతః ప్రతిచ్యతే యన్మ ఆజాయతే పునః తేన మామృతం కురు తేన సుప్రజసం కురు అభ్యస్తిరోధాజాయత తమ వైశ్రవణ సదా తిరోధేహి సపత్నాన్న ఏ అపోష్ణంతి కేచన వాష్ప్రీం మాయాం వైశ్రవణ రథగం సహస్రబంధురం పురుష్చక్రగం సహస్రాశ్రం ఆస్థాయాజాహిన బలిం యస్మై భూతాని బలిమావహంతి ధనంగావోహస్తి హిరణ్యమశ్వాన్ అసామసుమతో యజ్ఞజస్య శ్రియం బిభ్రతోన్నముఖీం విరాజం సుదర్శనే చక్రౌంచే చ మైనాగే చ మహాగిరౌ సతద్వాట్టారగమంతా సంహార్ఘ్యన్నగరంతవ ఇది మంత్రాః కల్పోత ఊర్ధ్వం యదివ నిగంహరేత్ హిరణ్యనాభజే విదుదగే కౌభే రాజాయం బలిః సర్వభూతాధిపతయే నమ ఇతి అథ బలిగం హత్వోపతిష్ఠేత క్షత్రం క్షత్రం వై శ్రవణ బ్రాహ్మణావజగ్గస్మ నమస్తే అస్తు మామాహిగుంసే అస్మాత్ప్రవిశ్యాన్నమద్భీతి అథ తమగ్నిమాదధీత యస్మిన్నేతత్కర్మ ప్రజంతీత తిరోధాభోః తిరోధాభువః తిరోధాస్వః తిరోధాభోర్ధువస్వః సర్వేషాం లోకానామాధిపత్యేసీదేతి అథ తమగ్నిమింధీత యస్మిన్నేతత్కర్మ ప్రజంతీత తిరోధాభోస్వాహ తిరోధాభువస్వాహ తిరోధాస్వస్వాహ తిరోధాభోర్ధువస్వస్వాహ కాలే సర్వా ఆహుతేర్హుతా భవేయుః అతిబ్రాహ్మణముఖేనా తస్మిన్నన్నకాలే ప్రయంజీత పరస్సుప్తజనాద్వేపి మాస్మ ప్రమాద్యంతమాధ్యాపయేత్ సర్వార్థా సిద్ధ్యంతే యేవం వేద క్షుద్ధ్యన్నితమజానతాం సర్వార్థాన సిద్ధ్యంతే యత్తే విఘాతుకోద్భ్రాతా మమాంతర్హృదయే శ్రితః తస్మా ఇమమగ్రపిండం జహోమి సమేర్థాన్ మా విబధీత్ మయ స్వాహ రాజాధిరాజాయ ప్రసఖ్య సాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః కేతవో అరుణాసశ్చ ఋషయో వాతరశనాః ప్రతిష్టాగం సతధాహి సమాహితాసో సహస్రధాజసం శివానశ్శంతమాభవంతో దివ్యా ఆప ఓషధయః సుమృడేకా సరస్వతి మా దేవ్యోమ సందృశి సంవత్సరమేతద్వ్రతం చరేత్ ధౌ వా మాసౌ నియమస్తమాసేన తస్మిన్ నియమ విశేషాః త్రిశవనముదకోపస్పర్శి చతుర్థకాలపానభక్త స్యాత్ అహరహర్వాభైక్షమశ్రీయాత్ ఔదుంబరేభిః సమిద్భిరగ్నిం పరిచరేత్ పునర్మామేత్యింద్రియమిత్యేతేనానువాకేన ఉద్ధృతపరిపూతాధిరద్భిః కార్యం కుర్వీత అసంశయవాన్ అగ్నయే వాయవే సోర్యాయ బ్రహ్మణే ప్రజాపతయే చంద్రమసే నక్షత్రేభ్యః ఋతుభ్యః సంవత్సరాయ వరుణాయారుణాయేతి వ్రతహోమాః ప్రవర్యవదాదేశః అరుణాః కాండఋషయః అరణ్యే ధీజీరన్ భద్రం కర్ణేభిరితి ద్వేజ పిత్వా మహానామ్నేభిరదగదం సర్గః స్పశ్య సమాచారార్యో దద్యాత్ శివానశ్శంతమేత్యోషధీరారభతే సుమృణీకేతి భూమిం ఏమపవర్గే ధేనుర్దక్షిణా కగుం సంవాసశ్చక్షౌమం అన్యద్వా శుక్లం యథాశక్తివా ఏవగ్గస్వాధ్యాయధర్మేణ అరణ్యేధీత తపస్వీ పుణ్యో భవతి తపస్వీ పుణ్యో భవతి భద్రం దధాతు ఓం శాంతి శాంతి శాంతిః. ఇతి తైత్రియ ఆరణ్యః ప్రథమ ప్రశ్న సమాప్తః.